యుంజానః ప్రథమం మనస్తత్వాగ సవితాధిరః అగ్నిం జ్యోతిర్నిజాయ పృథివ్యా అధ్యాభరత్ యుక్వానమనసా దేవాన్ సువర్గతోధిజాదివం బృహజ్యోతిః కరిష్యతః సవితా ప్రసువాధికాన్ యుక్తేన మనసా వయం దేవస్య సవితస్తవే సువర్గే యాయశక్త్యై యుంజతే మన ఉత యుంజతే ధిజో విప్రా విప్రస్య బృహతో విపశ్చితః విహోత్రా తథే వలినామిదే గజన్మహీ దేవస్య సవితుః పరిష్టుతిః యుజే వా బ్రహ్మ పూర్వ్యం నమోభిర్విశ్వకాయం దిభత్సే వసూరాః శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రా ఆయే ధామాని దివ్యాని యస్య ప్రయాణమన్మన్యయజ్ఞయర్దేవా దేవస్య మహిమానమర్చతః యః పార్థివాని విమమే సదేతసోరజాగుంసి దేవస్య వితామహిత్వనా దేవ సవితః ప్రసమజ్ఞం ప్రసమజ్ఞపతిం భగాగతిం యోగం సర్వః కేతపోః కేతన్నః పునాదు వాచస్పతిర్వాచమధ్యస్వదాదినః మన్నాదేవ సవితర్జ్ఞం ప్రసవదే వాజిపగుం సఖిమితగుం సప్రాజితం ధనజితగుం సువర్జితం నిచాస్తోమగుం సమర్థజగాయత్రేణరథం తరం గాయత్రవర్తని దేవస్య సవితుః ప్రసవేశ్వినా బాహుభ్యాం పోష్ణోహస్తాభ్యాం గాయత్రేణ ఛందసాచతేంగిరస్వదభ్రిలసినారిరసి పృథివ్యా సధస్థాదగ్నిం పురేష్టమంగిరస్వదాభరత్రయేష్ఠుభేన త్వా ఛందసాచతేంగిరస్వద్భ్రిలసినారిరసి త్వయా వదగం సధత్థాగ్నిగం సకేమఖలితం పురేష్యం జాగతేన త్వా ఛందసాచతేంగిరస్వద్భ స్తాధాయ సవితా బిభ్రదభ్యగం హిరణ్యజీర్యోనిరజస్రమిదగ్నిం ఖాత్వేన ఆభరానుష్ఠుభేన ఛందసాదేంగిరస్వత్ ఇమామగ్రంథం దశనామృతః సపూర్వ ఆయుష వితథేషు కవ్యా తయా దేవా శ్రుతమామభూమరుదతస్తసామం సరమారమంతి ప్రదోహోర్తం వా జిన్నాద్రమవరిష్టామను సంవతం దివి తేజన్మ పరమమంతరిక్షేణాభిః పృథివ్యామధియోనిః యుంజాథాకం రాసభై యువమస్మిన్ యామే వృషణ్వసు అగ్నిం భరం తమస్మయుం యోగే యోగే తమస్తరం వాజే వాజే హవామహే సఖాదయింద్రమోదయేః ప్రథోర్వన్నేహ్య వక్రామన్నశస్తిరుగ్యస్య గాణపత్యాన్మయో భూరేః పూర్వంతరిక్షమన్విః స్వస్తి కవిజో జలభయాని కృణ్వన్ ఓష్ణాశజుజా సహ పృథివ్యా సధస్థాదగ్నిం పురేష్యమంగిరస్మదచ్చేగ్నిం పురేష్యమంగిరస్మదచ్చేమోగ్నిం పురేష్యమంగిరస్మద్భరిష్యామోగ్నిం పురేష్యమంగిరస్మద్భరామః అన్వగ్నిరుషసామగ్రమక్షతన్మహాని ప్రథమో జాతవేదాః ఆనసూర్యస్య పురుద్రా చ రశ్మేణ ముగ్గా వా పృథివీ ఆతతాన ఆగత్య వాజ్యధ్వనః సర్వామృథోపిధోనుతే అగ్నిగం సధస్థే మహతి చక్షుషా నిచికేషతే ఆక్రమ్య వాజిం పృథివీమగ్నిమిచ్ఛరుచా త్వం భూమ్యా వృద్వాజనాం బ్రోహయతః ఖనామతం వయమ్ ద్యోస్తే పృష్టం పృథివీ సధస్థమాత్మాంతరిక్షకం సముద్రస్తే యోనిః మిక్షాయ చక్షుషాత్మమభితిష్ఠమృతం యతః ఉత్క్రామమహతే సౌభగాయాస్మాదాస్థానాద్రవినోదావాజిన్ వయజ్ఞస్యామ సుమతో పృథివ్యా అగ్నిం ఖనిష్యంత ఉపస్థే అస్యాః ఉదయక్రమేంద్రవిణోదావాజ్యర్వాకస్సలోకగుం సుకృతం పృథివ్యాః ఖమేమ సుప్రదేకమగ్నిగుం సుపోరుహాణాధినాక ఉత్తమే అభోదేవేరుపసుతమధుమదేన యక్ష్మాయ ప్రజాభ్యః తాసాగస్థానాదుజ్జిహతామోషధజస్రువిక్పలాః జిఘం యజ్ఞం మనసాధజన ప్రదిక్ష్యం తమ్ భువనాని విశ్వాః పృథుందిరశ్చావయసా బృహంతం యజష్ఠమన్నగౌరభసంవిధానం ఆత్మాదిఘర్మివచసా ఘతేన రక్షసా మనసా తజ్జుషస్వ మరయశ్రే సృహయద్వర్ణో అగ్నిర్నాభిమృశే తనువాజర్భిషామః పరివాజవజ్కవిరగ్నిరహవ్యాన్యక్రమేద్రత్నానిదాసుషే పరిద్వాగ్నేపురం వయం విప్రగం సహస్ ధీమహి సృషద్వర్ణం దివే దివే భేత్తారంభం గురావతః త్వమగ్నేద్విభిస్త్వమాశుషుక్షణిస్త్వమభ్యస్త్వమశ్మనస్పది తమం వరేభ్యస్త్వమోషధేభ్యస్త్వన్నృణాం నృపదేజాయసే శుచిః దేవస్యద్వాస విదః ప్రసవే శ్వినాః బాహుభ్యాం పూష్ణాస్తాభ్యాం పృథివ్యాః సధస్థేగ్నిం పురేష్యమంగిరస్మత్ఖనామి జ్యోతిష్మంతం ద్వాగ్నే సుప్రదేగమజశ్రేణ భానునాదీద్యానం శివం ప్రజాభ్యోహిగం సంతం పృథివ్యాః సధస్థేగ్నిం పురేష్యమంగిరస్మత్ఖనామి ృష్టమసి సప్రథాపూర్వగ్నిం ఫలిష్టపరామపిష్టం వర్ధమానం మహ ఆచ పుష్కరం దివో మాత్రజావరిణా ప్రసస్వ శర్మజస్థో వర్మజస్థో అక్షిద్రే బహులే బుభే యతస్మదే సంవసాథాం భర్తమగ్నిం పురేష్యం సంవసాథాగుం సువర్విరా సమీచే పురసాత్మనా అగ్నిమంతర్భరిష్యం దే జ్యోతిష్మంతమజస్రమిత్ పురేష్యసి విశ్వఫలాః అథర్వాత్వా ప్రథమో నిరమంథదగ్నే త్వామగ్నే పుష్కరాదధ్వథర్వాణి రమంథత మూర్ధ్వా విశ్వస్య వాఘతః తమగ్వాదధ్యం గృహిః పుత్రయీథే అథర్వణః ప్రత్యహణం పురందరం తమగ్వా వాచ్యో వృషా సమేధే దస్యుహంతమం ధనంజనగం రణే రణే శీలహోదస్వపులోకే చిత్వాజ్ఞం సుకృతస్థ్యజోనౌ దేవాభిర్దేవాని హమిషాగజాశ్రగ్నే విహద్యజమానే వయోధాహోదృషదనే విదానస్తే దివాగం అసదత్సుదక్ష అనర్థవ్రత ప్రమజర్వసిష్ఠ సహస్రం భరశ్విచిజిహ్వో అగ్నిః సగంసేదస్వ మహాగం అశిశోచస్వదేవేతమః ఇథోమమగ్నే అరుషం విజేధ్యశ ప్రశస్తదరిశతం యనిష్వాహిజేన్యో అగ్రే అన్హాగుం హితో హితేష్వరుషో మనేషు దమే దమే సప్తరత్నాదధానోగ్నిరుహోతానిషసాదాగజీరాన్ సందేవాజుర్మాదరిష్వాదధాతూక్తానాదేహృదయ్యద్బలిష్టం దేవానాయ్యశ్చరతి ప్రాణచేన తస్మై చ దేవిమషదస్తు తుభ్యం జ్యోతిషా సహ శర్మవరోధమాసదస్సువః వాసో అగ్నే విశ్వరోపంసంజస్వవిభావసో ఉదురిక్షస్వధరావానో దేవ్యా కృపా విశేషభాసా విహతా సుశుక్మనిరాగ్నే జాహి సుశస్త్రిభిః ఊర్ధ్వపోషణభూతలే తిష్ఠా దేవో న సవితా ఊర్ధ్వవాజస్య సనిదాగదంజిభిర్వాఘద్భిర్విష్మయామహే సజాతో గర్భో అశిరోదస్యోరగ్నే చారుర్విభృతమోషధేషు క్షేత్రశిశుః పరితమాగస్యక్తః ప్రమాదభ్యో అధికనిక్రతభ్యోః శిరోభవమేభ్యంగ ఆశుర్భవమాజ్జర్వన్ పృథుర్భవ సుషదస్తమగ్నేః పురేషవాహనః శివోభవ ప్రజాభ్యో మానుషేభ్యస్తమంగిరః మా దేవాదిషిభి అభిశోషచో మాంతరిక్షం మా వనస్పతీన్ ప్రైతువాజే కనిక్రదన్నానదభ్రాసభః పత్వా ధరన్నగ్నిం పురేష్యం మా పాద్యాలుషః పురా రాసభో వాం కనిక్రదత్సుయుక్తో వృషణారథే సమావగ్నిం పురేష్యమాశుర్గోతో మహాదితః వృషాగ్నిం వృషణం భరన్నపాం గర్భగం సముద్రియం అగ్న ఆయాహిభేదరితగం సత్యం పోషధయః ప్రతిగృహ్ణేతాగ్నిమేతగం శివమాయంతమభ్యద్రయుష్మాన్ యస్యన్ విశ్వా అమదేరరాదేర్నిషేదన్నా అపజుమ్మతిగం హనత్ పోషధయః ప్రతిపాదధ్వమేనం పుష్పావదేశ్రుక్ఫలాః అయం భోగర్భరిద్విజః ప్రధ్నగం సహస్థమాసదత్ విభాజసా పృథునాశోసు నో బాధస్వద్విషో రక్షసో అమీవాః శర్మణో బృహదశ్శర్మణి శ్యామగ్నేరహగం సుహవస్య ప్రణీతౌ ఆపోహిష్టామజోభవస్తాన ఊర్జే దధాతన మహేర్ణాజక్షసే యో వశివతమోరసస్తస్య భాదయ దేహనః ఉషదేరివ మాతరః అస్మా అరంగమామవోజస్య క్షయా యజన్వథ ఆపోజనయథాచనః నిద్రః సగుంసజ్య పృథివీం భూమిం చ జ్యోతిషా సహ సుజాతం జాతవేదసమగ్నిం వైశ్వా నరం విభుం అయష్మాయద్వాసకం సుజామి ప్రజాభ్యః విశ్వే త్వా దేవా వైశ్వానరాః సగుం సృజంతానిష్టుభేనసంధసాంగిరస్వత్ రుద్రాః సంహృత్య పృథివీం బృహజ్యోతిః సమీధిరే తేషాం భానురజస్రయిక్షుక్రో దేవేషు రోచతే సగం సృష్టాం వసుభేరుద్రైర్భిరేః కర్మణ్యామృతం హస్తాభ్యాం మృద్వీం కృత్వా శ్రీ బాలే కరోతు తాం శ్రీ బాలే సుఖపర్దాసుకులేనాస్వౌపశా సాదుభ్యమదితే మహమోఖాంగధాతు హస్తయోః ముఖాంగరోదు శక్త్యా బాహుభ్యామదిద్ధిజా మాదాపుగ్రే యథోపస్థే సార్ణిం విభర్తు గర్భా మఖ శిరోసి యజ్ఞస్య పదేస్థః వసవస్వాగణ్వందుగా యత్రేణ ఛందసాంగిరస్వృథివ్యసి రుద్రాస్వాగణ్వంతుభేణ ఛందసాంగిరస్వయం జరిక్షమస్యాదిత్యాస్వాగణ్వంతు జాయతేన ఛందసాంగిరస్వద్యౌరసి విశ్వే త్వా దేవావేష్వానరాః కృణ్వంతానుష్టుభేణ ఛందసాంగిరస్వద్విశోసి ధ్రువాసి ధారయామయి ప్రజాగం రాజస్పోషం గౌపత్యమిం సువీర్యగం స జాతాని విదమా స్నాస్థితిస్తేబిలం గృహాదుపాంగేన ఛందసాంగిరస్వత్ కృద్వాదశామహే ముఖాం మృణ్మదేంజోనిమగ్నదే తాం పుత్రేభ్యః సంప్రాయచ్చతతి శ్రవజానితి వసవస్వాధూపజంతు గాయత్రేణ ఛందసాంగిరస్మద్రుద్రాస్వాధూపజంతుష్టుభేణ ఛందసాంగిరస్మదాదిత్యాస్వాధూపజంతు జాగతేన ఛందసాంగిరస్మద్ విశ్వే త్వా దేవా వైశ్వానరాధూపజంతానుష్టుభేణ ఛందసాంగిరస్మదింద్రస్వాధూపజద్వంగిరస్మద్వరుణస్వాధూపజద్వంగిరస్మద్వరుణస్వాధూపజద్వంగిరస్మదజస్వాదేవే విశ్వదే పృథివ్యాస్వత్ఖనత్వవేవానాం పాపత్నీర్దేవేర్విశ్వదేహ్యావదే పృథివ్యాస్వత్ఖేషణాస్వాదేవేర్విశ్వదేహ్యావదే పృథివ్యాస్వత్ఖేంగిరస్వదధీంధతాముఖేజ్ఞాస్వాదేవేర్విశ్వదేహ్యావదే నేత్రేతాముఖాం పచేషామాభేది ఏతాం దేవరితదాన్యభిద్యై అభీమాం మహిళాదివం మిత్రోపభూప సప్రసాః ఉదరశ్రవసా పృథివీం మిత్రస్య దర్శనే ధృతశ్రవో దేవస్య సానసిం యుమ్నం చిత్రశ్రవస్తమం దేవస్త్వా సమితోద్వపదు సుపాణిస్వం గురిః సుబాహుర్దశగ్జాః అపద్యమానా పృథివ్యాసాదిశ ఆపృణ ఉత్తిష్ట బృహదే భవోర్ధ్వాతిష్ట్రువాత్వం వసవస్వాచ్ఛందుగాయత్రేణ ఛందసాంగిరస్మద్రుద్రాస్వాచ్ఛందంతుత్రైష్టుభేణ ఛందసాంగిరస్వరాదిత్యాస్వాచ్ఛందంతు జాగతేన ఛందసాంగిరస్మద్విశ్వే త్వా దేవా వైశ్వానరాఃఛందంత్వానుష్టుభేణ ఛందసాంగిరస్వత్ సమాస్తాగ్రతమోవర్ధయం సంవత్సరార్హయోగాని సత్యా సంధి విజయన దేదిహి రోచనేన విశ్వా ఆభాహిష పృథివ్యాః సంచేద్ధస్వాగ్నే పృథవోధరేణ ముచ్చతి క్షమహతే సౌభగాయ మాచరిషదుప సప్తాదేరగ్నే బ్రహ్మాణస్తే యశసః సంధమాన్యే స్వామగ్నే వృణతే బ్రాహ్మణాజిమే శివో అగ్నే సంవరణే భవానః సమర్ణహానా అభిమాదిచిచ్చ స్వే గజే జాగృహ్య ప్రయుచ్ఛన్ ఇహైవాగ్నే అధిధారయారయం మా త్వానిక్రం కోర్వచితోని కారిణః క్షత్రమగ్నే సుయమమస్తు దుగ్ధముప సప్తావర్ధతాం తే అనిష్టుతః క్షత్రేణాగ్నే స్వాయుస్సగం రభస్వ మిత్రేణాగ్నే రథే గతస్వ సజాతానాహం మధ్యమస్థాయేభిరాజ్ఞామగ్నే విహర్యో వేదిహేహ అగ్నిహో అదిసృజోచిత్మత్యరాతిమగ్నే స్వాహ్యగ్నే దురితా సహస్వాధాస్మభ్యకం సహ వీరాగం యయుందాహ అనాశుష్యో జాతవేద అనిష్టుతో విరాడగ్నే క్షత్రభిర్దీదిహేహ విశ్వాసా ప్రమంచన్మానుషేర్భిజ శివాభిరవ్యపరిపాహినో విధే బృహస్పతే సవితర్బోధయై నగుంసగుంసితం చిత్సంతరాగుంసగుంసిషాధి వర్ధనేనం మహతే సౌభగాయ విశ్వదేనమ నమదంతు దేవాహమద్రభో యాతభజమస్స బృహస్పతే అభిషస్తేరముంచ ప్రద్యౌహదామశ్వినా మృత్యుమస్మాద్దేవానామగ్నేభిరజా సచీభిః ద్వయంగమసస్పరిపశ్యం తోజ్యోతిరుత్తరం దేవం దేవత్రాసోర్జమగం మజ్జ్యోతిరుత్తమం ఊర్ధ్వా అస్త సమిధో భవంతోర్ధ్వా శుక్రా శోచేగశ్యగ్నేః ద్యుమక్తమా సుప్రతేకస్త సూనోః నమోనపాదసురో విశ్వవేదా దేవో దేవేషు దేవః అథ ఆనగ్నిమద్భాఘృతేన మద్భాయగ్నక్షసే ప్రేణానో నరాశగుంసో అగ్నే సుకృద్దేవస్ సవితా విశ్వవారః అచ్చాదమే దిశవసా ఘృతేనేనో వన్యర్నమసా అగ్నిగ్రశ్రుచో అధ్వరేషు ప్రయత్సో సయక్షదస్య మహిమానమగ్నే సీ మంద్రాసు ప్రయసః వసుశ్చేతుష్ఠో వసుధాతమశ్చ భారో దేవేరన్వస్య విశ్వే భ్రతాదంతే అగ్నేః పురోయచ సోధాం నాపప్యమానాః తే అస్య రోషణే దివిజేన యోనా వృషా సానక్తాః ఇమై యజ్ఞమవదామధ్వరన్నః దైవ్యాహోదారావోర్ధ్వమధ్వరన్నాగ్నేర్జిహ్వామభిగృణీతం కృణదన్నః స్వష్టిం తిస్రో దేవేర్బలిహిరేణగం సదన్విడా సరస్వతీ భారతీ మహే గృణానా తన్నస్కురేమద్భుతం వురుక్షద్వష్టా సువీరం రాజస్పోషం విశ్వతునాభిమస్మే వనస్వదేవ సజారలానస్మనా దేవేషు అగ్నిరహ విదగం సమితాసూదయాతి అగ్నే స్వాహా గృణహి జాతవేద ఇంద్రాజ హవ్యం విశ్వే దేవాహవిరుదం దుషంతా హిరణ్యగర్భస్తమవర్తతాగ్రే భూతస్త జాతః పదిరేక ఆసీత్ సదాధార పృథివేంజామతే మాం కస్మై దేవాజ హవిషా విధేమ యః ప్రాణతో నిమిషతో మహిత్మై గవిద్రాజా జగతో బభూవ జయీషే అష్టద్విపదశ్చతుష్పదః కస్మై దేవాజ హవిషా విధేమ ఆత్మలాబలదాయస్య విశ్వ ఉపాసతే పృషశయ్యస్య దేవాః యస్య ఛాజామిదయ్యస్య మృత్యుః కస్మై దేవాజ హవిషా విధేమ యస్యే మే హిమవంతో మహిద్వాజస్య సముద్రగో రసయా సహాహోః యస్యే మా ప్రతిశోదస్య బాహో కస్మై దేవాజ హవిషా విధేమ యంగ్రంథసే అవసాదస్తభానే అభ్యేక్షేతాం మనసా రేతమానే కస్మే దేవాజ హవిషా విధేమ ఏన వ్యోగ్రా పృథివే చ దృఢేన సువస్తభిదయ్యేన నాకః యో అంతరిక్షే రజసో విమానః కస్మే దేవాజ హవిషా విధేమ ఆపోహయన్మహరేర్విశ్వమాయం దక్షం దధానా జనయం తేరగ్నిం తతో దేవానాం నిరవర్ధతాసురేకః కస్మై దేవాజ హవిషా విధేమ యస్యాపో మహిళావర్యవశ దక్షందధానా జనయం తేరగ్నిం యో దేవేష్మతి దేవదేక ఆసేత్ కస్మై దేవాయ హవిషా విధేమ ఆకోతిమగ్నిం వ్రజిషగ్స్వాహ మనోమేధామగ్నిం వ్రజిషగ్స్వాహ చిత్తం విజ్ఞాతమగ్నిం వ్రజిషగ్స్వాహ వాచో విసృజిమగ్నిం వ్రజిషగ్స్వాహ ప్రజాపతదే మనవే స్వాహ అగ్నిదేవైస్వానరస్వాహ విశ్వే దేవస్తమేతుర్మత్తో వృణీత సఖ్యం విశ్వే రాజనిషుద్ధ్యుమ్నం వృణీత పుష్యసే మాసుభిత్సా మాసృషోదృగం హస్రవేణయస్మసు అంబధిష్ణువేణయస్వాగ్నిశ్చేదం కరిష్యసః త్రిగం హస్పదే విపృథివిశ్వస్తుల ఆసులీమాయాసి దృష్టం దేవానామిదమస్తు హృయమరిష్టా త్వముదిహి యజ్ఞే అస్మిన్ మేత్రైతాముఖాం తపైషామాభేది ఏతాం దేవరిదాన్యభిత్యై బ్రహ్మన్న సర్పిరాసజిపద్మాః తావరేణ్యః సహస్రస్పుత్రో అద్భుతః పరస్య అధిసంవదో వరాగం అభ్యాతర యత్రాహమస్మితాగం అవ పరమస్యాః పరావతో రోహితస్వయిహాగహి పురేష్యః పురప్రియోగ్నే త్వంతరామృతః సీదత్వం మాతురస్యాపుపస్థే విశ్వాన్యగ్నే మయినాని విద్వాన్ మైనామచ్చుషా మాతపసాపిశోషుచోందరస్యాగం శుక్రజ్యోతిర్విభాహి అంతరగ్నే రుచాత్మముఖాదే సదనే స్వే తస్యాస్త్వగం హరసాతపం జాతవేద శివో భవ శివో భూత్వా మహ్యమగ్నేథోసీద శివస్త్వం శివాహృద్వాదశ సర్వాస్వాంగ్యోనిహాసదః యదగ్నేదానికాని చాదేదారోని దధ్మసి తదస్తుభ్యమిద్భృతం దర్జుషస్వజమిష్ఠ్య యదత్యుపజిహ్మికాయధ్వం రోహతి సపతి సర్వం తదస్తుతే ఘృతం దర్జుషస్వజమిష్ఠ్య రాత్రిం రాత్రిమప్రజాం భరంతోష్మాదేవతిష్టతే ఘాసమస్మై రాజస్మోషేణ సమిషామదంతోమాదే ప్రతివేశారిషామ నాభాపృథివ్యాస్ సమిధానమగ్నిగం రాజస్మోషాయ బృహదే హవామహే గిరం మదం బృహదుగ్ధం గజత్రం చేతారమగ్నిం మృతనాసు సాసహిం యా సేనా అభేద్వరేరా వ్యాధినేరుగణ ఉత యేస్తేనా యే చతస్కరాస్తాగిస్తే అగ్నేపి దధామ్యాస్యే దగ్గిష్గ్రాభ్యాం మలిం రోంజం భ్యైస్తస్కరాగం ఉత హనోభ్యాగిస్తేనాం భగవస్తాగిస్త్వం ఖాదసుఖాదితాన్ యే జనేషు మలిం రవస్త్రేణా సస్తస్కరావనే అస్మభ్యమరాదీరాజ్యన్వేషతే జన నింద్యో అస్మాన్ దీప్సాస్మసా కురు సగంషితం మే బ్రహ్మ సగంషితం వీర్యం బలం సగంషితం క్షత్రం జిష్ణుయస్యాహమస్మి పురోహితః ేషాం బాహు అదిరముద్వర్చూబలం క్షమామి బ్రహ్మణా మిత్రానుం నజామి స్వాగం అహం దిశానో రుక్మ వృయ్యావ్యో దుర్మరిషమాయుశ్రియేరు చానః అగ్నిరమృతో అభవద్వజోభిర్విదేనం జౌరజనయత్సురేతాః విశ్వారోపాణి ప్రతిముంచదే కవిః ప్రాసావే భద్రం నిపదే చతుష్పదే వినాకమఘ్యత్స వితామరేణ్యోను ప్రజాణముషసో విరాజతి నగ్దోషా సా సమనసా విలోపే ధాపజేతే శిశుమేకగుం సమీచీ ద్రావాక్షామా రుక్మో అంతర్విభాతి దేవా అగ్నిం ధారయం ద్రవినోదాః సువర్ణాసి గరుత్మాహం త్రివృత్తే శిరోగాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామదే తనోర్వామదేవ్యం బృహద్రథం తరే వక్షో యజ్ఞాయజ్ఞిదం బుచ్ఛం ఛందాగిస్యంగాని ధిష్మిరాశ్వపాదలోకం శినామ సువర్ణాసి గరుత్మాం దివం గచ్ఛ సువః పద అగ్నేదం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి సైంద్రేవేష గచ్చతి సోమయాస్తమయోభవూతయ సంతి దాసుషే తాభిర్నో వితాభవ అగ్నిర్మోర్ధాభువ సోమయా దేధామాని తత్సవితుర్వరేహిణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోజో నః ప్రచోదయాత్. అచిత్యే యచ్చ క్రమాదే వ్యజనే దేనైర్దక్షైః ప్రభవతి పౌరుషత్వతా దేవేషు చ సవితర్మానుషేషు చ త్వన్నో అత్ర సువతాదనాగసః సోజయత్రీషు నృతానాం చేతంతే సుమతీనాం యజ్ఞం దధే సరస్వతీ పావీరవీ కన్యా చిత్రాజు సరస్వతీ వీరపత్నీ త్రియం ధాత్ ఇనాధిరక్షద్రగం శరణగం సజోషా దురాధరిషం గృణతే శర్మజగం సత్ పూషాద అన్వేదున పూషారక్షత్పర్వత పూషావాచకం సనోదున శుక్రం తే అన్యద్యజతం తే అన్యద్విషులోపే అహమే ద్యౌరివాసి విశ్వాహి మాయా అవశిస్వధామో భద్రాదే పూషణ్యహరాదిరస్తు తే వర్ధంతస్వతవసో మహిత్వనాకంతస్థులు చక్రిరే సద విష్మరుజద్ధావద్భృషణం మదచ్యుతం వజో నసీదన్నధి పరిహిషి ప్రియే రచితమర్కం గృణతే దురాజమారుదాజస్వతవసే భరధ్వం యే సహాగుంసి సహసా సహంతే రేజతే అగ్నే పృథివీ మఖేభ్యః విశ్వే దేవా విశ్వే దేవాః యావానః పృథివీ ఇమగు సిద్ధమద్యతి విస్పృశం యజ్ఞం దేవేషు యచ్చతాం ప్రభోర్వజే వినరానవ్యసేభిర్గేభ్యః కృణుద్భగం సదనే ఋతస్య జాతం మహిమాంబరుథం అగ్నిస్తోమేన బోధజ సమిధానో అమర్త్యం దేవేషు నో దిషత్ సహవ్యవాడమర్త్యూతశ్చ నో హిరః అగ్నిర్ధ్యుజా సమృంభతి శర్ణో భవంతు వాజే వాజే విక్రమస్వనిర్భగ్ధస్యం విష్ణో విష్ణోక్రమాస్యభిషస్తిహా ప్రేష్టు భంఛంద ఆరోహణ విక్రమస్వనిర్భగ్ధస్యం విష్ణో విష్ణోక్రమాస్యరాదీయోహంత జాగతం ఛంద ఆరోహదివమను విక్రమస్వనిర్భగ్ధస్యం విష్ణో విష్ణోక్రమాశత్రుయతోహంతానుష్ట భంఛంద ఆరోహరిశో న విక్రమస్వనిర్భగ్ధస్యం విష్మః అగ్రంధరగ్నిస్తనయం నివద్యో క్షామారేరిహద్వేరుధస్తమంజన్ సద్యోజ్ఞానో విహేమిద్ధో అక్షదారోదశ్రీ భానునాభాత్యంతః అగ్నేభ్యావర్తిన్నభిన ఆవర్తస్వాజుషావర్తసా సంజ్ఞామేధయా ప్రజాధనేన అగ్నే అంగిరశ్రవంతే సంత్వావృతః సహస్రం తపుపావృతః తాసాం పోషస్య పోషేణ పునర్నో నష్టమాకృతి పునర్నో రయిమాకృతి పునరోజ్జానివర్తస్వ పునరగ్నిషాయుషా పునర్నః పాహి విశ్వతః సహరయ్యానివర్తస్వాగ్నే బింబస్వధారయా విశ్వసృజా విశ్వతస్వరీ పునరుత్తమం వరుణపాశమస్మదవాధమం విమధ్యమగ్రశ్రథాయ అథావయమాదిత్యవ్రతే తమాన్యాగసో అదితరే శ్యామ ఆత్మాహారిషమంతరభోర్ధ్వమస్తిష్ఠా విచాచలి విశస్మా సర్వాభాంఛన్ త్వస్మిన్ రాష్ట్రమధిశ్రయ అగ్లే బృహన్నృషసా మూర్ధ్వ అస్థాన్నిర్జగ్మివాన్ తమసో జ్యోతిషాగాద్ అగ్నిర్భానునారుసతాస్వంగ ఆజాతో విశ్వాసద్మాన్యప్రాః సీదత్వం మాధురస్యాపస్థే విశ్వాన్యగ్నే భజినాని విద్వాన్ మర్జిషా మాతపసాభిశోషుచోంతరస్యాగుం శుక్రజ్యోతిర్విభాహి అంతరగ్నే రుచార్ధముఖాదే సదనే స్వే తస్యాస్వగం హరసాత పంచాదవేద శివో భవ శివో భూత్వా మహ్యమగ్నేథోసేద శివస్త్వం శివాహృద్వాసర్వాస్వాంగోనిమిహాసదంసుషద్వసురం దరిక్షసద్భోతావేదిషదతిచర్దురోణసత్ బృహద్వరసదృతసద్వ్యోమసదబ్జా గోజారుదజ అద్రిజారితం బృహద్ నిరస్మరి ప్రథమం జగ్నే అనిరస్మద్వితీయం పరిజాతవేదాః తృతీయమప్సు నమనా అజస్రమింధానరేణం జరతే స్వాధీ విద్మాదే అగ్నే త్రేధాత్రయాణి విద్మాదే సద్మభిభృతం పురుత్రా విద్మాదే నామ పరమంగుహాయద్విద్మాదముత్సంయత ఆజగంథ సముద్రే త్వరమణ అప్సంతర్నృచక్షాయీభేదివో అగ్నభూతన్ ద్వారజసిదస్థివాగుంసమృతస్తజోనో మహిష అహిన్వన్ అక్రందదగ్నిస్తనజన్ నివద్యో క్షామారేరిహద్వేరుధ సమంజన్ సజ్జోజ్ఞానో విహేమిధ్వో అక్షదారోదసీ భానునాభాత్యంత ఉషిక్పావకో అరతిః సుమేధామర్దేష్వగ్నిరమృతో నిధాయి యత్తిధూమమరుషం ఫలిభ్రదుచ్ఛుక్రేణ శోచిషాద్యామినక్షత్ విశ్వస్య కేతుర్భువనస్య గర్భ ఆరోదసీ అరుణాజ్జాయమానః వేడుం చిదద్రిమభినత్పరాయం జనాయదగ్నిమయచంద పంచ శ్రీణాముదారో ధరుణోరజీణాం మనీషాణాం ప్రార్పణ సోమగోపాః వసోః సోనుః సహసో అప్సురాజా విభాత్యగ్రవృషసామిధానః యస్తే అద్య గణవద్భద్రశోచే భూమం దేవకృతవంతమగ్నే ప్రదన్నయ ప్రదరాంబస్యో అచ్చాభిద్యుమ్నం దేవభక్తయ్యమిష్ఠ ఆతంభజసౌ శ్రవసేష్వగ్నభుక్థభుక్థ ఆభజసస్యమానే ప్రియసూర్యే ప్రియో అగ్నాభవాత్యుజ్జాదేన భినతదుజ్జనిత్వైః కామగ్నే యజమానా అనుజ్యోన విశ్వావసూని దశరేవార్యాణి త్వయా సహద్రవిణమిచ్ఛమానా వ్రజంగో మందముషిజో వివవృహ దిశానో రుక్మవుర్వ్యావ్యర్జౌ దుర్మలషమాయుష్మిజేరుచానః అగ్నిరమృతో అభవద్వయోభిర్హృదేనం జౌరచనజత్సువేదాః అన్నపదేన్నస్య నో దేహ్యనమేవస్య సుష్మిణః ప్రప్రదాతారం దారిషవోర్జన్నోధే ద్విపదే చతుష్పదే ఉదుత్వా విశ్వే దేవా అగ్నే భరం దుచిక్తిభిః సమాభవ శివతమః సుప్రదీపో విభావసుః ప్రేదగ్నే జ్యోదుష్మాని జాహి శివేభిరర్చిభిస్త్వం బృహద్భిర్భానుభిర్భాసన్ మాహిగుంసేస్తనువా ప్రజాః సమిహాగ్నిందువస్తృతఘృతేర్బోధయతాతిథిం ఆస్మిన్ హౌజాజుహోదన ప్రప్రాయమన్యర్భరతస్య శృణ్వేది సూర్యో న రోచతే బృహద్భాः అభియః పూర్వం రుదనాసుతస్థౌ దీదాయదేవ్యో అతిథిః శివో నః ఆపో దేవే హృది గృహ్ణే తమస్మై తచ్చోనే కృణుద్భగం సురపాపలోకే తస్మై నమంతాంజనయ సుమగ్నేర్మాదేవపుత్రం మే భృగాస్వేనం అప్సాగ్నే సధిష్టవసౌషధీరనురుధ్యసే గర్భే సంజాయసే పునః గర్భో అస్యోషధీనాం గర్భో వనస్పతీనాం గర్భో విశ్వస్య భూతస్యాగ్నే గర్భో అపామసి ప్రసజ్య భస్మనాయోనిమపశ్చ పృథివీమగ్నే సగంసృజ్య మాతృభిస్త్వం జ్యోతిష్మాన్ పునరాసదః పునరాసద్యసదనమపశ్చ పృథివీమగ్నే శేషే మాతురుయథోపస్థేందరస్యాగం శివతమః పునరోర్జానివర్తస్వ పునరగ్నిషాయుషా పునర్నః పాహి విశ్వతః సహరయ్యానివర్తస్వాగ్నే బింబస్వధారజా విశ్వప్స్మియా విశ్వతస్పరి పునస్తారిత్యా రుద్రావసవః సమింధతాం పునర్బ్రహ్మాణో వసునే చ యజ్ఞైః హృదయన త్వం తనువోవర్ధనస్వ సత్యాః సంతు యజమానస్య కామాః బోధానో అస్య వచసోయమిష్ఠమనుం హిష్ఠస్య ప్రభృతస్య స్వధావః ప్రియరిత్వో అనుత్వో గృణాదిబందారుస్తే తనువం వందే అగ్నే సోధి సూరిర్మఘవా వసుదా వా వసుపతిః యోధ్యస్మద్వేషాగుంసి అపేతవేతపిత సర్పతాతో యే ప్రస్థపురాణాదే చ నూతనాః అదాదిదయ్యమోవసానం పృథివ్యా అక్రణ్యమం పితరో లోకమస్మై అగ్నేర్భస్మాహాస్యగ్నేః పురేషమసి సం జ్ఞానమసి కామధరణం మలితే కామధరణం భూయాత్ సంయావః ప్రియాస్తనువః సంప్రియా హృదయాని వః ఆత్మావో అస్తు సంప్రియః సంప్రియాస్తనువో మమ అజగుంస అగ్నిర్జస్మిన్ స్వామమింద్ర సుదండేదరే వాగసాన సహస్రియం వాజమత్యన్న సప్తిగుంస సవాజసే జాతవేద అగ్నే దివో అన్నమచ్చాదిగా దేవాగుంభోజే ధృష్ణిజాయే పరస్తాద్రోచనే సూర్యశ్రయాశ్చావస్తాదుపతిష్టం దాపః అగ్నేయత్తే దివివచ్చ పృథివ్యాయదోషధేష్వక్సువాయత్ర ఏనాంతరిక్షమురువాదనం సత్వేషస్సభానురన్నమోదుచక్షాః రేష్యాసో అగ్నయః ప్రావణేభిః సజోషసః దృషం దాగుంహరుజమాహురమనమీవాదిషో మహీః ఇనామగ్నే పురుదగుం సగుం సమింగో శశ్వత్తమగుం హవమానాయ సాధ స్యాన్నస్సు నుస్తనయో విజావాగ్నే సాధే సుమతిర్భూ త్వస్మే అయం దేలో నిర్విజోజితో జాతో అరోదథాః రంజానన్నగ్న ఆరోహాధానో వర్ధజారజిం చిదసితయా దేవతజాంగిరస్మద్భువాసేదపరిచిదసితయా దేవతజాంగిరస్మద్భువాసేద లోకం ప్రణచ్ఛిద్రం ప్రణాథోసేద శివా త్వం ఇంద్రాణే త్వా బృహస్పతిరస్మిని యోనావశేషతన్ ఆ అశ్వసూదతోహసః సోమగ్విశ్రేణం దిపృష్ణయః జన్మం దేవానాం విశస్తృష్వారోచనే దివః సమితగుం సంకల్పే ఛాగుం సంప్రజౌరో చిష్ణోసు మనస్య మానౌ నిషమోర్జమభిసంవసానౌ సంవామ్మనాగుంసి సంవ్రతా సముచిత్తాన్యాకరం అగ్నేవరేష్యాధిపాభవాత్పన్నః నిషమోర్జయజమానాదధేహి రేష్యస్త్వమగ్నేరజమాన్ పుష్టిమాగుం అసి శివాః కృత్వా దిశః సర్వాస్వాయ్యో నిమిహాసదః భవతం నస్తమనసౌ సమాకసావరేపసౌ మా యజ్ఞకం హికం శిష్టం మా యజ్ఞపదిం జాతవేదసౌ శివౌ భవత మజ్జనః మా దేవపుత్రం పృథివీ పురేష్యమగ్నిగ్స్వే యోనావభారుఖ తాం విశ్వైః దేవైర్ ఋతుభిః సంవిధాన ప్రజాపతిర్విశ్వకర్మా వీంచతు యదస్య పారేరజసః శుక్రం జ్యోతిరజాయత తన్న పర్షద దిద్విషోగ్నే వైశ్వానర స్వాహేనిదే విశ్వరూపే జస్మజం విచతా బంధమేతం యమేన త్వయ్యమ్యా సంవిధానోత్తమన్నాగమధిరోహయేమం యదే దేవే నిర్దిరాభబంధరామగ్రీవా స్వమి సత్యం విదందే తద్వేష్యామ్యాయుషో న మధ్యా దశా దేవః పితుమద్ధి ప్రముక్తః క్రూర ఆసంజుహోమ్యేషాం బంధానామవసర్జనాయ భూనిరజిద్వాదనా విదుర్నిరజిద్వాహంబురివేద విశ్వదః అసున్మంతమయజమానమిచ్ఛస్తేన సేత్యాం తస్కరస్యాన్వేషి అన్యమస్మదిచ్ఛసాదజిత్యానమో దేవి నిరృతే దుభ్యమస్తు దేవే మహం నిరృతిం వందమానః పితేమ పుత్రం దశదేవ చోభిః విశ్వస్యాజాయమానస్య వేద శిరశిర ప్రతి సూరీయష్టే ద్వేషనిసంగమనోవసూనాం విశ్వారూపాభిచష్టే శచీభిః ఏవ యవసృదా సత్తధర్మేంద్రో నతస్థౌ సమరే పథీనాం సంవరక్రాదధాతన నిరాహావాం కృణోదన సించామః అవటముద్రిణం వయం విశ్వాహాదస్తమక్షితం నిష్కృతాహావమ వటగం సువరత్రగం సుషేచనం ఉద్రణగుం సించే అక్షితం శ్రీరాజుంజంతి కవయో యుగావితం వదే పృషక్ ధీరా దేవేషు సున్నయా యునక్త శ్రీరామి యుగాతనోత కృతే జౌనౌపదేహ బీజం ఇరాజ సృష్టి సఫలా అసన్నో నేదీరవిత్ శృణ్యా వక్వమాయత్ లాంగలం కవీరవగం సుసేవగం సుమతిఫలు ఉదిత్రిషదిగామవిం ప్రభర్వ్యం చ పీవరీ అస్థావదసవాహనం శృణన్నః ఫాలా విదుదంతు భూమికం శృణం కీనాశా అభియంతు వాహాన్ శృణం వర్జన్యా మధునామయోభిః శునాశీనాశునమస్మాసు దత్తం కామం కామదుఖే దుఃఖమిత్రాయ వరుణాయ చ ఇంద్రాయాగ్నిరే పోష్ణవోషధేభ్యః ప్రజాభ్యః సీతామధునా సమగ్ధా విశ్వే దేవేరణుమదా మరుద్భిర్ ఊర్జస్వదే పయసా పిన్వమాన్యాస్మాన్ శ్రీతే పయసాభ్యాపవృత్స్వ వ్యాజాదావోషధజో దేవేభ్యస్తృయుగం పురా నందామి బభ్రూణామహగం శతం ధామాని సప్త చ శతంబో అంబధామాని సహస్రముదవోరుహః తథాశతక్రత్వో యోజమిమం మే అగదం కృత పుష్పావదే ప్రసోవదే ఫలినేన ఫలా ఉత అశ్వాయవ సజిత్వరేర్వేరుధః పాలజిష్ణవః ఓషధేరిది మాతరస్తద్వో దేవేరుపబ్రువే ప్రపాగంసి విఘ్నతేరుదర పశ్చాతయమానాః అశ్వచ్ఛేవో నిషదనం వర్ణేవోపసతి కృత గోభాజయత్కిలాస సయత్సనవస పూరుషం యదహం వాజయన్ నిమామోషధేర్హస్త ఆదచే ఆత్మా లక్ష్మశ్రణశ్రతి పురాజీవృభోజథోషయ సంగచ్చం రాజాన సమితావివ విప్రస్సముచ్యతేషగ్రక్షోహామీ వచాదన నిష్కృతిర్నామ వో మాతాథాజోజగ్రస్థ సంకృతే సరాః పదతృణే స్థనయదామయతి నిష్కృత అన్యావో అన్యామవత్వన్యాన్యస్యా ఉపావత సర్వాపోషధజ సంవిధానా ఇదం మే ప్రావతావచ అక్షుష్మాపోషధేనాంగావో గోష్ఠాదివేదతే ధనకం సనిష్యంతే నామాత్మానం తవ పూరుష నదిష్వాహా పరిష్ఠాస్తేన జవం రజమక్రమః ఓషధయ ప్రాచుచ్యముర్యత్కించదను భాగం నమః యాస్తాదస్థులాత్మానయ్యా విశుః పరుః పరుః క్ష్మం విబాధం దామంద్రోబద్ధమశీలివ సాగైలక్ష్మ ప్రపదశ్యేన కిచిదీవినా సాగం వాదస్యభ్రాజ్యా సాగన్నశ్వనిహాగయా అశ్వావేగం సోమవతే మోషయం తే ముదోజసం ఆవిత్స సర్వాపోషధీరస్మా అరిష్టతాదే ఫలినేర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్మిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంతగంహత యావోషధయ సోమరాజ్ఞే ప్రవిష్టా పృథివే మనో తాసాంతమస్యుత్తమా ప్రణో జీవాదవే సువదం దేరవదం దివమోషధయత్పరి యంజీవమశ్నవామహేన సరిష్యాది పూరుష యాశ్చేదముపసంబంధి యాశ్చ దూరం పరాగతా ఇహ సంగద్యతా సర్వాస్మే సందత్త భేషజం మావోర్హ్యనిగాస్మే చాహంఖనామివ దివచతుష్పదస్మాకం సర్వమస్త్వనాథురం ఓషధయః సంవదం దే సోమేన సహ రాజ్ఞా యస్మే కరోతి బ్రాహ్మణస్తమో రాజం పారయామసి మానోహిగం సేజ్జనిదాయ పృథివ్యాజో వా దివగం సత్తధర్మాది జాన యశ్చాపశ్చంద్రా విహతే జానకస్మై దేవాయ హవిషా విధేమ అభ్యావర్తస్వ పృథివీరజ్ఞేన భజసా సహ వాంతే అగ్నిషితోపసర్పతు అగ్నేయత్తే శుక్రయ్యచంద్రయ్యూతయ్యజ్ఞిగం తద్దేవేభ్యో భరామసి ఇషమోర్జమహమిత ఆదతరితస్తధామ్నో అమృతస్తయోనేః మానో గోష విషత్వౌషధేషు జహామి చేతిమని రామమేవాం అగ్నేదవశ్రవో వయోమహిభ్రాజం గర్చయో విభావసో బృహద్భానో శవసావాజముఖ్యం దధాసి దాశుషేకవే యజ్జన్నగ్నే పృథగస్వజం తుభిరస్మే రాయో అమర్త్య సదర్శతశ్రవపుషో విరాజసి వృణక్షసానసిగుం రజిం ఊర్జో నపాజ్జాతమేదస్సు శస్తుభిర్మందస్వధీతిభిర్హితః ద్వేషస్సందుభోరిరేతసశ్చిత్రోదయో వామజాతాః పావకవర్జా శుక్రవర్జా అనూనవర్జా ఉదయర్షి మామనాః పుత్రః పితరా వితరన్నుపావస్సుభే ప్రణక్షిరోదసీ దావానం మహిషం విశ్వజర్షణిమగ్నికం సుమ్నాయ మిథులే పురోజనాః సుకర్ణకం సప్రశస్తమన్వా గిరాదేవ్యం మానుషా యుగా నిష్కర్తారమధ్వరస్య ప్రచేత సంక్షయం తగం రాజసేమహే రాజిం భృగోణాముసుజం కవిక్రమం వృణక్షిసానసిగం భజిం చిదస్థపరిషిత ఓర్ధ్వసిదశ్రయధ్వందజా దేవతయాంగిరస్వభ్రువాసీదత ఆవ్యాజస్వ సమేత విశ్వతః సోమవృష్ణిజం భవాజస్త సంగచే సందే పజాగుంసి సమజం తు బాధా సంవృష్ణయాన్యభిమాదిశాః ఆప్యాయమానో అమృతాయ సోమ నిమిశ్రమాయుత్తమానిధిష్వ అభ్యస్థాద్విశ్వాతనాహరాజేస్తన్యరాహతు సోమాహ బృహస్పతిస్వితాదమ్మాహోషామాఘాచ్రోకేక్రం ప్రథమం జాయమాన ఉద్యాన్ సముద్రాద్రవాపురేషాత్ శేనస్ వక్షాహరిణస్ బాహోస్తు మదత్తే అర్వన్ పృష్ఠమసి యోనిరగ్నే సముద్రమభితః పింబమానం వర్ధమానం మహ ఆచపుష్కరం దివా మాత్రయా వరుణా ప్రశస్వ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విషే మదస్సురుచో వేన ఆవహ సవభిజా ఉపమాస్య విష్ఠా సదశ్చ యోనిమసదశ్చ వివహ హిరణ్యగర్భస్తమవర్తతాగ్రే భూతస్త జాతః పతిరేక ఆసీత్ తదాధార పృథివీం యాముదేమాం కస్మై దేవాయ హవిషా విధేమ ద్రక్షశ్చ స్కంద పృథివీమనుజామిమంచయోనిమనుజశ్చ పూర్వః ృజేజోనిమను సంచరం తమ్ ద్రప్సంజుహోన్యను సప్తహోత్రాః నమోస్తు సర్వేభ్యో ఏకే చ పృథివీమను యే అంతరిక్షే జే దివితేభ్యః సర్వేభ్యో నమః యే దోరోచనే దివో జే వాసూర్యస్య రశ్మిషు యేషామప్సుతః కృతం తేభ్యః సర్వేభ్యో నమః యా ఋషవో యాదుధానానాయే వానస్పతీగుంరను ఏ వాకేషు శరదేభ్యః సర్వేభ్యో నమః ధ్రువాసి తరుణాస్త్రుతా విశ్వకర్మణా సుకృతా మా త్వా సముద్ర ఉద్రథేన్మాసు పర్మో విజసమానాదయతు పృథివిజా పృష్ఠే విజచస్వదేం రథస్వదేం రథోసి పృథివిజసి భూమిరస్వజితిరసి విశ్వధారా విశ్వస్య భువనస్య ధర్త్రే పృథివీం యచ్చ పృథివీం మృగం పృథివీం మాహికం సేం విశ్వస్మై ప్రాణాయ పానాయ వ్యానాయో దానాయ ప్రతిష్టాదే చరిత్రాయాగ్నిస్వాపిపాతు మహ్యా స్వస్త్యా ఛర్దిశాసం తమే నతజా దేవతజాంగిరస్వధ్రువాసీద ృణోహం దేవరుషః పరుషః పరి హేమానో దూర్వే ప్రదన సహస్రేణ శతేన చ యా శతేన ప్రదనోష సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవేష్టకే విధేమహ విషామయం అషాఖాసి సహమానా సహస్రారాధే సహస్రారాధే జతః సహస్రమృతన్యతః సహస్రవీర్యాసి సామాజిన్వ మధువాదారదారదే మధుక్షరం దిశంధవః మాధేర్న సంతోషధేః మధునక్తమతోషసి మధుమత్పార్థివగుంగజః మధుజ్యోగస్తు నః పితా మధుమాన్ నో వనస్పతిర్ మధుమాగం అస్తు సూర్యః మాధ్యేర్గవో భవంతు నః మహేద్యో పృథివే చ న ఇమై యజ్ఞం మిమిక్షతాం విమృతాన్నో ఫలేమభిః తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేమ చక్షురాతతం ధ్రువాసి పృథివి సహస్రపృతన్యతః స్యూతా దేవేభిరమృతే నాగాః యాస్తే అగ్నే సూర్యేరుచ ఉద్యతో దివమా తన్మం తిరశ్మిభిః తాభిః సర్వాభిరుచే జనా జనస్కృతి యావో దేవాః సూర్యేరుచో గోష్పశ్వేషు జారుచః ఇంద్రాగ్నేతాభిః సర్వాభిరుచన్నో ధత్త బృహస్పతే రాజ్యోతిరధారయత్ సమ్రాజ్యోతిరధారయత్ స్వరాజ్యోతిరధారయత్ అగ్నే యుక్ష్వాహిదే తవాశ్వాసో దేవ సాధవః అరంభహం చాశవః యుక్ష్వాహిదే వహూతమాగుం అశ్వాగుం అగ్నే రసేదివ నిహోతా పూర్వ్యః సదః ద్రప్సశ్చ స్కంద పృథివీమనుజామిమంచజో నిమనుజశ్చ పూర్వః ద్వేజంజో నిమను సంచరం తమ్ ద్రప్సంజుహోమ్యను సప్తహోత్రాః అభూదిదం విశ్వస్య భువనస్య వాజనమగ్నేర్వైహేష్వానరస్య చ అగ్నిర్జ్యోతిషాజ్యోతిష్మాన్ రుక్మో వర్చసా వర్చస్వాన్ ఋషేద్వా ఋషేద్వా సమిత్స్రవంతి సరితో నధేనాః అంతర్హృదా మనసా పూజమానాః హృదశ్రధారా అభిజాకషేమి హిరణ్యజో మేధసో మధ్య ఆసాం త తస్మిన్ సువర్ణో మధుగుత్కులాది భజన్నాస్తే మధుదేవతాభ్యః సశాసతే హరయః సప్తతీరే స్వధాం దుహానా అమృతస్థానాం ఆదిత్యం గర్భం వయసా సమంజనం సహస్రశ్చ ప్రతిమాం విశ్వరూపం పరివృంహి హరసామాతివృక్షశతాదృశం గృణుహి చీరమానః ఇమం వాహిపుంసేర్ద్విపాదం వశూనాగుం సహస్రాక్షమేధ ఆచీయమానః నయమారణ్యమనుదే దిశామితేన చిన్వానస్తనువో నిషేధ వాదస్యధ్రాజిం వరుణస్తనాభిమశ్వం జజ్ఞానగుం శరీరస్థ మధ్యే శిశున్నయేనాగుం హరిమగ్రిబుద్ధమగ్నే వాహిపుంసేః పరమే వ్యోమన్ ఇమం వాహిపుంసేదేకశం వశూనాం కనికృతం వాచినం వాచినేషు గౌరమారణ్యమనుదే దిశామితేన చిన్వానస్తనువో నిషేధ అరస్మిందమరుషంభురణ్యమగ్నిమేడే పూర్వచిత్తౌ నమోభిః స పర్వభిరిది దుషః కల్పమానో గాం వాహిపుంసేరదితిం విరాజం ఇమగుం సముద్రగుం శతధారముత్సం యజ్యమానం భువనస్య మధ్యే యథదం దుహానామది దుందనాయాగ్నే వాహిపుంసేః పరమే వ్యోమన్ గమయమారణ్యమనుదే దిశామితేన చిన్వానస్తనువో నిషేధ ష్టర్వరుణశనాభిమభిజ్ఞానాగం రజసః పరస్మాత్ మహీగం సాహస్రే మసురస్య మాజామగ్నే మాహిగుంసేః పరమే వ్యోమన్ ఇమామోహోర్ణాగం వరుణస్య మాజాన్వచం వశూనాం ద్విపదాం చతుష్పదాం త్వష్టః ప్రజానాహం ప్రథమం జనిత్రమగ్నే మాహిగుంసేః పరమే వ్యోమన్ ఉష్ట్రమారణ్యమనుదే దిశామితేన చిన్వానస్తనువో నిషేధ యో అగ్నిరగ్నేస్తపసోధి జాతశోచా పృథివిజాహృతవా దివస్పరి రేణ ప్రజా విశ్వకర్మా జానత్తమగ్నేహేణః పరితే వృణత్తు అజాహ్యగ్నేరజనిష్టగర్భాత్ సా వా అపశ్యజ్జనిదానమగ్రే తయా లోహమాయన్నుపమేధ్యాసస్తజా దేవా దేవతామగ్రహాయం శర్భమారణ్యమనుదే దిశామిదేన చిన్వానస్తనువో నిషేధ ఇంద్రాగ్నిరోచనాదివః పరివాజేషుభూషసః తద్వాహాంచే దిప్రవీర్యం శ్రథగ్రగ్రముదసనో దివాజమింద్రాయో అగ్నే సహురే సపర్యాత్ యజ్జంతామసంజస్య భూరే సహస్రవా సహసా వాజయంతాభ్యః కృతనా హవేషు ప్రపృథివిజారిచాచే దివశ్చ ఋషింభ్యః ప్రగిరిభ్యో మహిత్వా ప్రేంద్రాగ్నిష్ఠాభవనాత్యన్యా మరుతో యస్య హి క్షదే బాధాదివో విమహసః ససుగోపాతమోచనః యజ్ఞైర్వా యజ్ఞవాహసో విప్రస్య వామదీనాం మరుదశృణుదాహవం శ్రియసేకం భానుభిః సంవిమిక్షిరే తేరస్మిభిస్తర్కభిస్తుఖాదయః దేవాశీమందరిష్మిణో అభిరవో విభ్రే భుజస్య మారుతస్య ధామ్నః అవదేహేణవదుత్తమం గజానశ్చిద్రాభవదూతే సదా వృధస్సఖా గజా చతుష్టయామృతా ఓ అద్వయం దేధురిగారిదస్త శిమేవదో భామినో దుర్హృణాయూన్ ఆసన్నిషోత్సమయో భూన్ యజేషాం ప్రత్యామృణధత్స జీవాద్ అగ్నేన యా దేవానాగుం షన్నో భవంతు వాజే వాజే అప్సర్ణే చధిష్టమసౌషధీరనురుద్ధసే గర్భే సంజాయసే పునః సోమద్యుమాగుం అశీర్షాదేవ వృషవ్రదః వృషాధర్మాని దధిషే ఇమం మే వరుణతత్వాదామి త్వన్నో అగ్నే సత్వన్నో అగ్నే ఓం అపాంచేమన్ సాదయాం జ్యోతిషి సాదయాం జ్యపాయనే సాదయాణవే సదనే సేద సముద్రే సదనే సేద సలిలే సదనే సేదాపాగం సధిషి సేదాపాదనేపాన్వా సధస్థే సాదయాం జపాన్వా పురేషే సాదయాం జపాన్వా యోనౌ సాదయాం పాఠసి సాదయామి గాయత్రీ ఛందస్తృష్టుఛందో జగతి ఛందో నష్టుఛందః పంక్తిఛందః అయం పురోభవస్తస్య ప్రాణో భౌవాజనో వసంతః ప్రాణాజనో గాయత్రీ వాసంతీ గాయత్రిదై గాయత్రం గాయత్రాదుపాగం సురుపాగం శాస్త్రవృత్రవృతో రథంతరగం రథంతరా ద్వశిష్ఠ ఋషి ప్రజాపతి గృహేత జాతయా ప్రాణం గృహ్ణామి ప్రజాభ్యోజం దక్షిణా విశ్వకర్మాదస్య మనోవైశ్వకర్మణం గ్రేష్మో మానసస్తృష్టగ్రేష్మే దృష్టభ ఐనమైడాతం పంచదశ పంచదశాద్బృహద్బృహతో భరద్వాజర్షప్రజాపతి గృహేత ప్రజామనో గృహ్ణామి ప్రజాభ్యోజం పశ్చాద్శ్రౌజా చక్షుర్వైశ్వజసం వృషాణి చాక్షుషాణి జగతి మారుషే జగచ్చారిక్షమృక్షమాత్ శుక్ర శుక్రాత్ సప్తదశ సప్తదశాద్వైలోకం వైరూపాద్విశ్వామిత్రజాపతి గృహేతృహామి ప్రజాభైరముత్తరాత్ సుభస్తస్య శ్రోత్రగం సౌభగం శరచ్చారభ్యనుష్టుభ స్వారగ్య స్వారాంశే మంచిన జయగభిగుంశైరాజం వైరాజాజమలగ్నిషి ప్రజాపతి గృహేతరాత్మగా శ్రోత్రం గృహ్ణామి ప్రజాభైరముపరిమదిస్తేవాన్మాదేహ మంతో వాచారణ పంక్తిర్హై మంత్రి పంక్తే నిధనవన్ నిధనవద ్రయస్త్రిగుంశ్రయస్త్రిగుంశాభ్యాగుంశాక్వరదైవతాభ్యాం విశ్వకర్మర్షి ప్రజాపతి వాసం గృహ్ణామి ప్రజాభ్య రాశే దిశాం వసంతరతో నామగ్నిర్దేవత బ్రహ్మద్రవిణం ద్రవృత్సవ పంచదశ వర్తని స్త్రియ నిర్వయ కృతమయానాం పాదస్థానగరిషర్దక్షిణా దిశాం గ్రేష్మరుతో నామింద్రో దేవతా క్షత్రం ద్రవిణం పంచదశ స్తోమస్తవ సప్తదశ వర్తనిర్దిత్యవాగ్వజస్త్రేతాయానాం దక్షిణాద్వాతో వాతస్తనాతన ఋషిః ప్రదేశే దిశాం వరుషారుతో నాం విశ్వే దేవతావిర్ద్రవిణగం సప్తదశ స్తోమస్త ఉపేక విగుంసవర్తని స్త్రివత్సోవయోనాం పశ్చాద్వాతో వాతో హభో నరిషిరుదీచే దిశాగం శరదుతో మిత్రావరుణౌ దేవత పుష్టం ద్రవిణమేక విగుంస స్తోమస్త పుత్రణవర్తని స్తుర్యవాడ్వయ ఆస్కందోయానాముత్తరాద్వాతో వాత ప్రప్నరిషిరోర్ధా దిశాగం హేమంత శిరావృతో బృహస్పతి ్రహ్మన్నస్మిన్ క్షత్రేశిష్యాంబురాధారస్మిన్ గన్మన్నస్యాం దేవహూత్యాం ధ్రువక్షిధ్రువజో నిర్ధ్రువాసి ధ్రువాయో నిమాసీత సాధ్యా ఉక్షస్యేదం ప్రథమం పురస్తాదశ్వినాధ్వర్యో సాధయతామిహత్వా స్వేదక్షేదక్షేదేవత్రా పృథివీ బృహదేరరాణా సాధస్థాదనువాసం విశస్తమితే వైధి సోనవ ఆశుషేవాశ్వినాధ్వర్యో సాధయతామిహత్వా కులాజనేవ సుమదేవజోధారజన్నో వర్ధవహులగం సువీరం అపామతిం దుర్మతిం బాధమానా రాజస్పోషే యజ్ఞపతిమా భజంతి సువర్ధేమానా రపోషమశ్వినాధ్వర్యో సాధయతామిహత్వా అగ్నే పురేషమసితే భజానీతాం ద్వా విశ్వే అభిగృణంతు దేవాః స్వామపృష్టాహృతవదేహసేత ప్రజాపదస్మే ద్రవిణాజరస్వాశ్వినాధ్వర్యో సాధయతామిహత్వాధాజానాభిర్విష్టం ఫనే దిశామధిపద్మే భువనానా ఊర్మిద్రవసో అవామసి విశ్వకర్మా దర్శిరశ్వినాధ్వర్యో సాధయతామిహత్వా సజోరదుభిస్ సజోర్విధాభిస్ సజోర్వసుభిస్ సజోరుద్రైస్ సజోరాదిత్యైస్ సజోర్విశ్వైర్దేవైస్ సజోర్దేవైస్ సజోర్దేవైర్వయోనాథైరగ్నజే త్వా వైశ్వానరాజాశ్వినాధ్వర్యో సాధయతామిహ త్వా ణం మే బాహ్యవాణం మే బాహి విజానం మే బాహి చక్షుర్మ ఉర్వ్యా విభాహి శ్రోత్రం మే శ్లోకజాపస్మిన్ ఔషధే అర్జన్మద్విపాద్ బాహి చతుష్పాదమధివో వృష్టిమేళజ త్రయవిర్వయస్తృష్టం ఛందోదిత్యవాగ్భయో విరాఛందః పంచావిర్వయోగాదిర్దే ఛందస్త్రివత్సోయవృష్ణిః ఛందస్తుర్యవాగ్భయో నిష్పక్షందః పష్ఠవాగ్భయో బృహదే ఛంద వృక్షావయస్తదో బృహదే ఛంద ఋషభోవయః క్రతుఛందో ధేనుర్వయో జగదే ఛందో నడ్వాణవయః పంక్తిశ్చందో వస్తోవయో విఫలం ఛందో విష్ణుర్వయో విశాలం ఛందః పురుషావయస్తంద్రం ఛందో వ్యాఘ్ర ధృష్టం ఛందస్థిగుంభోవయ్ఛందో విష్ణంభోవయోధిపతిష్ఛంద క్షత్రం వయోమయం ఛందో విశ్వకర్మా వయ పరమేష్ఠీ ఛందో మూర్ధ్వయ ప్రజాపతిష్ఛంద ఇంద్రామానామిష్టకాంద్రగంహతం యుగం పృష్టే నద్యా వా పృథివీ అంతరిక్షం చ విబాధరా విశ్వకర్మాద్వాసాదయద్వంతరిక్షస్య పృష్ఠే యజస్వదేం రథస్వదేం భాస్వదేగం సూర్యమదే మాయాద్యాం భాస్యా పృథివీమోర్వంతరిక్షమంతరిక్షం యచ్చాంతరిక్షం జగంహాంతరిక్షం మాహిగంసేర్విశ్వస్మై ప్రాణాయ పానాయ వ్యానాయోదానాయ ప్రతిష్టాయ చరిత్రాయ వాయుస్వాభిపాదు మహ్యా స్వస్య ఛద్దిశాశం తమే నతయా దేవతయాంగిరస్వద్ రాజ్ఞసి ప్రాచేదిక్ విరాడసి దక్షిణాదిక్ సమ్రాటసి ప్రదేచేదిక్ స్వరాడస్కృతేచేదిగధిపత్యసి బృహదేదిగాయుర్మే బాహి ప్రాణం మే బాహ్యమానం మే బాహి యానం మే బాహి చక్షుర్మే బాహి శ్రోత్రం మే బాహి మనో మే జింబవాచం మే బింబాత్మానం మే బాహి జ్యోతిర్మే యక్ష ఛందః ప్రవాఛందః ప్రతిమా ఛందో శ్రీవిశ్చందః పంక్తిశ్చందవృష్ణిః ఛందో బృహదే ఛందో నిష్టుఛందో విరాఛందో గాయత్రీ ఛందస్తృష్టుఛందో జగదే ఛందః పృథివే ఛందో అంతరిక్షం ఛందోద్యోశ్చందస్తమాశ్చందో నక్షత్రాణి ఛందో మనశ్చందో వాఛందః ఋషిశ్చందో హిరణ్యం ఛందో గౌశ్చందో జాఛందో శ్వశ్చందః అర్ఘర్దేవతా వాదో దేవతా సూర్యో దేవతా చంద్రమా దేవతా వసవో దేవతా రుద్రా దేవతా నిత్యా దేవతా విశ్వే దేవా దేవతా మరుదో దేవతా బృహస్పతిర్దేవతేంద్రో దేవతా వరుణో దేవతా మూర్ధాశిరాధ్రువాసి తరుణా ఇంద్రసి యమిత్రీషే త్వార్జే త్వాదృష్కే త్వాక్షేమాయ త్వాయంత్రీలాధ్రువాసి ధరణే ధర్యసి హరిత్యాయుషే త్వావర్చసే ఆశుస్త్రివృద్ధాంతః పంచదశో వ్యోమ సప్తదశ ప్రదోహోత్తిరష్టాదశ అపో నవదశోభివద్భస్త విగుంశో ధర్ణజేక విగుంశో వచ్చాంశ సంభరణస్త్రయో విగుంశో లోనిశ్చతుర్విగుంశో గర్భాః పంచ విగుంశవోదస్తృణవః క్రతులేక త్రిగుంశః ప్రతిష్టాత్రయస్త్రిగుంశో బ్రహ్మస్త విష్టపంచదస్త్రిగుంశో నాగశ్చత్రిగుంశో విభక్తోర్విగుంశో అగ్నేర్భాగోసి దీక్షాయా ఆధిపత్యం బ్రహ్మస్పృతం స్తోమయింద్రస్థాగోసి విష్ణోరాధిపత్యం క్షత్రజ్ఞస్పృతం పంచదశ స్తోమో నృచక్షసాం భాగోసి ధాతురాధిపత్యం జనిత్రజ్ఞస్పృతకం సప్తదశ స్తోమో మిత్రస్య భాగోసి వరుణస్యాధిపత్యం దివో వృష్టిర్వాదా స్మృతాదేకవిగుంశ స్తోమో నిత్యే భాగోసి పోష్ణ ఆధిపత్యమోజస్మృతం తినవ స్తోమో వసూనాం భాగోసి రుద్రాణామాధిపత్యం చతుష్పాచతుర్విగుంశ స్తోమ ఆదిత్యానాం భాగోసి మరుదామాధిపత్యం గర్భాస్పృతాః పంచ విగుంశ స్తోమో దేవస్థ పితుర్భాగోసి బృహస్పతేరాధిపత్యం సమీచేర్విశస్పృతాశ్చతుష్టోమ స్తోమో యావానాం భాగోస్తు యావానామాధిపత్యం రజాస్పృతాశ్చతుష్చత్వారిగుంశ స్తోమర్భూణాం భాగోసి విశ్వేషాం దేవానామాధిపత్యం భూతం నిశాంతగ్రస్మృతం త్రయస్త్రిగుంశ స్తోమః ఏకయాస్తువత ప్రజా అధీయంత ప్రజాపతిరధిపతిరాసేత్తిశ్రుభిరస్తువత బ్రహ్మా సృజన బ్రహ్మణస్పతిరధిపతిరాసేత్ పంచభిరస్తువత భూతాన్నసృజంత భూతానాధిపతిరాసేత్ సప్తభిరస్తువత సప్త సృజంత ధాతాధిపతిరాసేన్న తమభిరస్తువత విలరో సృజ్యంతాదిశిపత్న్యాసేదేకాదశిరస్తువతర్తవో సృజ్యంతార్తవోధిపతిరాసే త్రయోదశిరస్తువనమాసా అసృజ్యంత సంవత్సరోధిపతిరాసే పంచదశిరస్తువత క్షత్రమసృజ్యేంద్రోధిపతిరాసే సప్తదశిరస్తువత ప్రసవో సృజ్యంత బృహస్పతిరధిపతిరాసే నవదశిరస్తువత శూద్రావసృజ్యేతామహోరాత్రే అధిపత్ని ఆస్తామేకమిగుం సప్తాస్తు పదైక సభా అసవో సృజ్యంత వరుణోధిపతిరాసే త్రయోమిగుం సత్యాస్తు క్షుద్రా పశవో సృజ్యంత భూషాధిపతిరాసే పంచమిగుం సత్యాస్తు పశవో సృజ్యంత బాజరధిపతిరాసే సప్తమిగుం సత్యాస్తు పదవ్యాసేవ్యైకాం వసవో రుద్ర ఆదిత్య అనుజాయం తేషామాధిపత్యమాసేన్నపమిగం సత్యాస్తు వనస్పతజో సృజ్యంత సోమోధిపతిరాసేదేకత్రిగం శతాస్తు పద ప్రజా అసృజ్యం దయాబాధాంఛాయాబాధాంఛాధిపత్యమాసే త్రయస్త్రిగం శతాస్తు పద భూతాన్యసామ్యం ప్రజాపతి పరమేష్యధిపతిరాసేత్. ఇయమేవ సాజా ప్రథమా వ్యౌచ్ఛదంతరస్యాంచరతి ప్రవిష్టా వధోర్జజాననవగజనేత్రే త్రయేణాం మహిమానస్య ఛందే ఛందస్వతి ఉషసాపే పిశానే సమానం యోనిమను సంచరంతి సూర్యవత్నే విచరద ప్రజానతి కేతుం కృణ్వానే అజరే భూరిరేతసా ఋతస్య మంథా మనుదిస్రావస్త్రయో కర్మాసో అనుజ్యో దిషాగుః ప్రజామేకా రక్షత్యోర్జమేకా వ్రతమేకా రక్షతి దేవయూనాం చతుష్కోమ అభవద్యా తులీయా యజ్ఞస్య పక్షా వృషజో భవంతి గాయత్రీం దృష్టుభం జగతి మనుష్టుభం బృహదర్కిణ్యం జానాసు వరాభరం నిదం పంచభర్ధ్యాతా విదధా విదంగత్తా సావ్యస్వశ్రీరజన జత్పంచ పంచ తాసామయంతి ప్రయవేణ పంచ నానా రూపాణి క్రతవో వసానాః త్రిగుంశత్స్వసారముపయంతి నిష్కృతగుం సమానం కేతుం ప్రతిముంచమానాః పితూగుస్తన్వతే కవచః ప్రజానతీర్మధ్యే ఛందసః పరియంతి భాస్వతీః జ్యోతిష్మతే ప్రతిముంచతే నభోరాత్రీ దేవీ సూర్యస్య వ్రతాని విపశ్యంతి పశవో జాయమానానారూపా మాతురస్యాపస్థే ఏకాష్టకా తపసా తప్యమానా జజాన గర్భం మహిమానమింద్రం తేన దస్యోన్యసహంత దేవాహంతాసురాణామభవచ్చజీభిః అనానుజామనుజాం మామకర్త సత్యం వదంచన్విచ్ఛదే తత్ భూయా సమస్త సుమతో యసా యోజమన్యావో అన్యామలిమా ప్రయుక్త అభోన్మమ సుమతో విశ్వవేదా ఆష్టప్రతిష్టామపి దద్ధి గాధం భూయా సమస్త సుమతో యసా యోజమన్యావో అన్యామలిమా ప్రయుక్త పంచవ్యుష్టేరను పంచదోహాగాం పంచనామ్నే మృతవోను పంచ పంచదిశ పంచదశేన క్లుప్తా సమానమోర్ధ్వనిరభిలోకమేకం ఋతస్య గర్భ ప్రథమా వ్యోషిష్యపామేకా మహిమానం విభర్తి సూర్యస్యైకా చరతి నిష్కృతేషు కర్మస్యైకా సవితైకా నియచ్చతి యా ప్రథమా వ్యౌచ్ఛత్సాధేనురభవద్యమే సా నః పయస్వతి సూక్ష్మోత్తరాముత్తరాగుం సమా శుక్రర్షభానభసా జ్యోతిషాగాద్విశ్వరూపాశబలిరగ్నికేతుః సమానమర్థగ్రస్వపశ్యమానా బిభ్రతి జరామజరపుష ఆగాః ఋతూనాం పత్నీః ప్రథమేజమాగాదన్హాన్నేత్రీ జనిత్రీ ప్రజానాం ఏకా సతే బహుధోషో వియుచ్ఛస్యజీర్ణాత్వం జరయసి సర్వమన్యత్ అగ్నే జాతాన్ ప్రముదాన సపత్నాన్ ప్రత్యజాతాన్ జాతవేదోను దస్వ అస్మేదీతి సుమన అహేణం తమస్యాగుం శర్మన్ త్రివరోష ఉద్భిత్ సహసా జాతాన్ ప్రముదాన సపత్నాన్ ప్రత్యజాతాన్ జాతవేదోను దస్వ అధినాం రోహి సుమనస్య మానో వజగ్రస్యామ ప్రణుదాన సపత్నాన్ చతుశ్చత్వారిగుంశస్తోమోవర్చో ద్రవిణగుం షోడశస్తోమభోజో ద్రవిణం పృథివ్యాః పురేషమస్య ప్సో నామ ఏ వశ్చందో వరివశ్చంద శంభోశ్చంద పరిభోశ్చంద ఆచ్ఛందో మనశ్చందో విజతశ్చంద సింధుశ్చంద సముద్రం ఛంద సలిలం ఛంద సంయచ్ఛందో విజచ్ఛందో బృహచ్ఛందో రథంతరం ఛందో నిగాయశ్చందో వివధశ్చందో గిరశ్చందో భ్రజశ్చంద సష్టుప్ఛందో అనుష్టుప్ఛంద కకుచ్ఛంద స్త్రిగకుచ్ఛంద కావ్యం ఛందో అంకుపంఛంద పదవం దిశ్చందో క్షరబంధిశ్చందో విష్ారబంధిశ్చందోభిజ్వాంఛంద ప్రచ్ఛంద పక్షంద దేవశ్చందో వరివశ్చందో వయశ్చందో వయస్ందో విశాలం ఛందో విష్ర్ధాశ్చందశ్చందో దూరోహణం ఛందస్తంద్రం ఛందోకాంగం ఛంద అగ్నిర్వృద్రాణి జంఘన ద్రవిణశుర్విపన్యయా సమిధ శుక్ర ఆహుద త్వగుం సోమాసి సత్పతి స్వగుం రాజోదవృద్రః త్వం భద్రో అసి క్రతుః భద్రాగే అగ్నే సనేక సందృఘోరస్య సతో విషుణస్య చారుః నయత్తే శోచిస్తమసావరం ధనధ్వస్మానస్త నివిరేప ఆధుః భద్రం తే అగ్నే సహ సింగనేకముపాక ఆరోచతే సూర్యస్య ఋషదృశేన దృశేనక్తయా చిదరూక్షితం దృశారూపే అన్నం సైనానీకేన సుమిదప్త్రో అస్మే జష్టా దేవాగుం ఆయజష్ట స్వస్తి అలబ్ధో గోపాపుతనః పరస్పా అగ్నేర్జుమదుతరేవద్విదీహి స్వస్తి నో దివో అగ్నే పృథివ్యా విశ్వాయుర్ధేహి రజసాయ దేవ యత్స్రీమహి దివిజాత ప్రశస్తం తదస్మా సుద్రవిణం ధేహి చిత్రం యథాహో ధర్మనుషో దేవతాదాయజ్ఞేభిః సూనో సహసో యజాసి ఏవాన అద్య సమనా సమానానుషన్నగ్నపుషతో యక్షి దేవాన్ అగ్నిమేడే పురోహితం యజ్ఞస్య దేవమృద్విజం హోదారగం రత్నధాతమం వృషా సోమద్యుమాగుం అసి వృషా దేవ వృషవ్రతః వృషా ధర్మాణి దధిషే సాంతపనాయుదగం హవిర్మరుదస్తజ్జుజుష్టన యుష్మాకోతీరిశాదశః యో నో మత్వా వసవో దుర్హృణాయుస్థిర సత్యాని మరుతో జిఘాగుంసాత్ దృహః పాశం ప్రతి సముచేష్టతపిష్ఠేన తపసా హంతనాథం సంవత్సరేణ మరుతః స్వర్గా పురుక్షయా సగణామానుషేషు తే స్మద్వాశాన్ ప్రముంచన్ త్వగం హసః సాంతపనామజిరామాదజిష్ణవః పిబ్రీహి దేవాగుం కుశతోజమిష్ఠ విద్వాగుం ఋతోగుం రురుతుపతేజేహ ే దైవ్యా ఋత్విజస్తేభిరగ్నే త్వగుం హోదృణామస్యాయుధిష్ఠ్నేరద్య విశో అధ్వరస్య హోదః పావకశో చేవేష్వగుం హి యజ్వా ఋతాయ జాసి మహినా విదద్భోర్హవిజావహజమిష్ఠజాతే అద్య అగ్నినా రయమస్నవత్కోషమేవ దివే దివే యశసం వీరవత్తమం గయస్థానో అమీ వహావసుమి పుష్టివర్ధనః సుమిత్ర సో మనోభవ గృహమేధా స ఆగతమరుతో మాపభూతన ముంచందో నో అగుంభస ఊర్వీభిర్హి దదాశిమ శరద్ధర్మరుతో వయం మహాభిశ్చర్షణేనా ప్రవృద్ధయా వీరదేవో మహాగుంసి ప్రణామాని ప్రయజ్యవస్థిరధ్వం సహస్రయందమ్యం భాగమేతం గృహమేధీరం మరుతో జుషధ్వం ఉపజమేది యువతి సుదక్షం దోషావస్థోర్హవిష్మతీభృతాచీ ఉపస్వైన మరమతిర్వసూయు ఇమో అగ్నే వీతమాని హవిజాజస్రో వక్షి దేవతాతిమచ్చ వృజనయేగం సురభేణి విజంతు క్రీడం వశ్యర్థో మారుతమ నర్వాణగం రథే శుభం కణ్వా అభిప్రకాయత అత్యాసోనజే మరుతస్వంచో యక్షదృశోన శుభయం దమర్యాః ఏహర్మ్యేష్ఠా శిశవో న శుభ్రా వత్సాసో న ప్రక్రీడినః పయోధాః ప్రైషామజ్మేషు విసురే వరేజతే భూమిర్జామేషు యద్ధయుంజతే శుభే తే క్రీడజోధునజో భ్రాజదృష్టజ స్వయం మహిత్వం పరయం దధూతజః ఉపహ్వరేషు కెనచిద్ భయం వయ ఇవ మరుతః కెనచిత్ వథా శ్రోతం దిగోష ఉపబోధే శ్వాతముక్షత మధువర్ణమర్చతే అగ్నిమగ్నిగం హవేమభి సదా హవంత విశ్వతిం హవ్యవాహం పురు ప్రియం తగుంహి శశ్వం దీణతే సుచా దేవం కృతస్తుతా అగ్నిగం హవ్యాజవోఢవే ఇంద్రాగ్నిరోచనాదివస్వృత్రమింద్రం వో విశ్వతస్వరేంద్రం నరో విశ్వకర్మణ హవిషావృధానో విశ్వకర్మణ హవిషావర్ధనేన ఓ